నిరతము నీతో నుండుము యేసయ్యా. హల్లెలూయా. నిత్య జీవ పలుకులు గల యేసయ్యా. హల్లెలూయా. నిరతము నీతో నుండుము యేసయ్యా. హల్లెలూయా. నిత్య జీవ పలుకులు గల యేసయ్యా. ధర్మశాస్త్ర బోధనలు దివ్య గ్రంథ సూక్తులే, ధర్మమెంతో చాటునులే, ధన్యతను చూపునులే, పరము వరములిచ్చునులే, పాపమెల్లా త్రూచునులే, ధర్మమెంతో చూపునులే, తలతలెల్లా పాపునులే, ధర్మమెంతో చూపునులే, తలతలెల్లా పాపునులే. హల్లెలూయా. వాక్య దేవ రావయ్యా, వంపులన్నీ సరిచేయను, సత్యదేవ కనుమయ్యా, నాలోని పాపంబును నిత్య జీవి నీవయ్యా, నిర్మలముగా నను చేయుము. మాతను పడకను, సతము నీలో నుండను, మాతలు పడకను, సతము నీలో నుండను. హల్లెలూయా. నిరతము నీతో నుండుము యేసయ్యా. హల్లెలూయా. నిత్య జీవ పలుకులు గల యేసయ్యా. హల్లెలూయా. నిరతము నీతో నుండుము యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. నిత్య జీవ పలుకులు గల యేసయ్యా. హల్లెలూయా.